అడుగులు నావే, నా పాటలు నీ మాటలు నీవే. నీవుంటే వేరే కనులెందుకు, నీ కంటే వేరే బ్రతుకెందుకు. నీ బాటలోని అడుగులు నావే, నా పాటలోని మాటలు నీవే. నీవుంటే వేరే కనులెందుకు. ఉంటే తొలి పొద్దు నువ్వు చెంతగా లేకుంటే చీకటి, నా ముందుగను ఉంటే తొలి పొద్దు నువ్వు చెంతగా లేకుంటే చీకటి. నీ చేయి తాకితే తీయని వెన్నెల, చేయి తాకితే తీయని వెన్నెల. అలికిడి వింటేనే తొలకరి జల్లు, నీవుంటే వేరే కనులెందుకు, నీకంటే వేరే బ్రతుకెందుకు. నీ బాటలోని అడుగులు నావే, నా పాటలోని మాటలు నీవే. నీవుంటే వేరే కనులెందుకు. వచ్చింది ఆ కళలు ఒక దేవత దిగి వచ్చింది. నిన్న రాత్రి ఓ కళ వచ్చింది, ఆ కళలు ఒక దేవత దిగి వచ్చింది. చందమామ కావాలా, ఇంద్రధనువు కావాలా, అమ్మ నవ్వు చూడాలా, అక్క ఎదురు రావాలా. చందమామ కావాలా, ఇంద్రధనువు కావాలా, అమ్మ నవ్వు చూడాలా, అక్క ఎదురు రావాలా అంటూ అడిగింది దేవత అడిగింది. అప్పుడు నేనేమన్నానో తెలుసా? ఎందుకని నీకంటే వేరే బ్రతుకెందుకని. లా